69 లక్షణోజ్వల దివ్యాంగి సం భా లక్షణోజ్వల దివ్యాంగ్వదీప్యతే ప్రకాశత ఇతి దినియం లక్షణేః స్వరూప తటస్థనామకేః ఉజ్వలం శోభితం శుద్ధం అంగం స్వరూపం విగ్రహాః మృతకాఠిన్య భావేన తదాత్మానం స్వయమకృత ఇతి శ్రుతే సచ్చిదానందఘనీభూత జీవాత్మకో విగ్రహో యస్యాః సా తథా అభవా సాముద్రిక శాస్త్రోక్త దివ్యలక్షణైరుజ్వలాః సంపూర్ణాని దివ్యాని యాని అంగావ్యవయవాః శిరః పాణ్యాదయః అసాస్యాః సంతీతి తథా ఓం లక్షణోజ్వల దివ్యాంగే నమః ఆం వి ప్రకాశించినది గాన దిన్యము స్వరూపలక్షణము తటస్థ లక్షణము ఈ రెండింటిచేత శోభించుచున్న నిర్మలమైన స్వరూపము లేక విగ్రహము కరడగుట వలన జగజ్జనని లక్షణోజ్వల దివ్యాంగ్యని సాధకులచే భావనీయగుచున్నది. మూతము తాను కరగి తాను గడ్డకట్టుచుండును ఆ న్యాయముననుసరించియు తదాత్మానం 154 లలితా త్రిశతి భాష్యం స్వీయ మకృత తాను తనను తాను స్వయముగా ఆ చైతన్యము తనను నిర్మించుకునెను అను శృతివచనముననుసరించియు సచ్చిత్ ఆనందములు ఘనీభవించిన జిన రూప శరీరము గలదగుటం జేసి పరాదేవత లక్షణోజ్వల దివ్యాంగ్యని యుపాస్కులచే భజనీరాలగుచున్నది. విత్ అథవా సాముద్రిక శాస్త్రమునందు వివరించిన లక్షణముల చేత ఉజ్వలములు దివ్యములు నైన శిరః పాణ్యాద్యన యవములు గలదిగాన ఈనామము పరమేశ్వరియందన్వర్థము. జ్ఞాన విసే లక్షణము ద్విధము, ఒకటి స్వరూప లక్షణము, రెండు తటస్థ లక్షణము. స్వరూపమైన లక్షణం స్వరూపలక్షణం స్వరూపమే లక్షణముగా గలది స్వరూపలక్షణము. సత్యంన మనంతం బ్రహ్మ యను శృతిచే ప్రతిపాదింపబడిన బ్రహ్మ లక్షణములు బ్రహ్మ యొక్క స్వరూప లక్షణమని వేదాంత మర్యాద. ఏ లక్షణము లక్ష్యము ఎంతకాలముండునో అంతవరకు ఉండక కొంతకాలము మాత్రమే యుండి అన్య పదార్థముల నుండి యా లక్ష్యమును వేరు చేయనట్టి లక్షణమును తటస్థ లక్షణమందురు జగత్తు యొక్క సృష్టి స్థితి లయకారణత్వము సృష్ట్యారంభమునందే యుండును. ప్రళయసమయమున ప్రపంచమే యుండదు గనుక తత్కారణత్వము బ్రహ్మ యందు ఉండదు. జగత్సృష్టి స్థిత్యాది కారణత్వము బ్రహ్మాతి 155 శంకర గ్రంథ రత్నావళి. రికమైన వస్తువునం దుండుటయ సంభవము కనుక ఈ తటస్థ లక్షణము బ్రహ్మను అన్య నస్తువుల నుండి పృథక్కరించును. కనుక జగజ్జన్మాది కారణత్వము బ్రహ్మ యొక్క తటస్థ లక్షణము అని తెలియనగును